మూడు సృష్టి ఎప్పుడు జరిగింది? ఈ సర్గలో వశిష్ఠ మహర్షి ఒక మెలిక పెట్టాడు. ఏమంటే, ఈ జగత్తు యొక్క సృష్టి ఎప్పుడు ఎలా జరిగింది అని రాముడి ప్రశ్న ఎవడు చూశాడు? ఎవడు చూశానని చెబితే నమ్మాలి. ఇది చూసే విషయం కాదు, నమ్మే విషయం కాదు. ఎవడికి వాడు ఊహతో నిర్ధారణ చేసుకోవాలి. అందుకే వశిష్ఠ మహర్షి ఒక కొత్త ప్రక్రియ చెప్పాడు. ఈ జగత్తును నీవు చూస్తున్నావు, ఇది ఇప్పుడు ఉంది. స్వప్నంలో నీవు ఒక జగత్తును చూశావు, అది అప్పుడు ఉంది. అది ఏమైపోయింది? సుషుప్తిలో లయించిపోయింది. అలాగే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జాగ్రత్ ప్రపంచం కూడా కల్పాంతంలో లయించిపోతుంది. స్వప్న జగత్తు సుషుప్తిలో లయించిపోగా ఏమి మిగిలింది? నువ్వు మిగిలావు. అలాగే జాగ్రత్ ప్రపంచం కల్పాంతంలో లయించిపోగా ఒకానొక సత్పదార్థం మిగులుతుంది. స్వప్నం లయించిపోగా నువ్వు మిగిలావుగదా. నీ స్వప్న ప్రపంచంతో పోల్చి చూస్తే నువ్వు ఎటువంటివాడివి? ఆ స్వప్నలోకపు పంచభూతాల నుంచి వచ్చినవాడివా? స్వప్నలోకపు వెలుగువా? స్వప్నలోకపు చీకటివా? కాదు, స్వప్నలోకపు ఏ పేరు నీకు అన్వయించదు. నువ్వు ఆ లోకం కంటే అన్ని విధాలా భిన్నుడివి. అది నశించిపోయాక కూడా అస్తిత్వం మిగిలి ఉన్న ఏకైక పదార్థానివి. అంతేగదు. అలాగే ఈ జాగ్రత్ ప్రపంచమంతా లయించిపోగా మిగిలిపోయే పదార్థం ఉందే, అది ఈ లోకపు వెలుగు కావటానికి వీల్లేదు, ఈ లోకపు చీకటి కావటానికి వీల్లేదు, ఈ లోకపు పంచభూతాల వల్ల పుట్టింది కావటానికి వీల్లేదు, ఈ లోకపు పేర్లేవీ దానికి పెట్టటానికి వీల్లేదు, ఈ లోకంలో అది అభివ్యక్తం కావటానికి వీల్లేదు. ఈ లోకానికి అస్తిత్వం లేకపోయినా దానికి మాత్రం అస్తిత్వం ఉండి తీరాలి. అంటే అది సత్పదార్థం అయి ఉండాలి. తతః స్థిమిత గంభీరం న తేజో న తమస్తతం అనాఖ్య మనభివ్యక్తం సత్కించి దవశిష్యతే ఊడుప్ర.స.1/11. అలాంటి ఆ సత్పదార్థానికి శాస్త్రకారులు కొన్ని పేర్లు పెట్టారు. 1. ఋతం 2. ఆత్మ 3. పరం 4. బ్రహ్మ 5. శాస్త్రము. ఇలాంటివన్నీ ఎవరూ పెట్టిన పేర్లే, ఆ వస్తువుకు ఉన్న పేర్లు కాదు. ఈ సత్పదార్థమే క్రమంగా అవివేకంలో పడి హిరణ్యగర్భుడు అనే జీవుడు తయారవుతాడు. దీనికి కారణం అవిద్య అనగా మనోభ్రాంతి. ఇదే హిరణ్యగర్భుని యొక్క ఉత్పత్తికి, ఆ తరువాత ప్రపంచ ఉత్పత్తికి ఉపాదాన కారణం. దీనికి కూడా శాస్త్రకారులు చాలా పేర్లు పెట్టారు. 1. అవిద్య 2. సంస్కృతి 3. బంధం 4. మాయా 5. మోహం 6. మహత్తు 7. తమస్సు.